ఇదిరాజసప్తతి శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కికేసరీ వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది కమప్యాద్యం గురుం వందే కమలాగృహమేదినం ప్రవక్త ఛందసాం వక్త పంచరాత్రస్య స్వయం కమప్యాద్యం గురుం వందే కమలాగృహమేదినం ప్రవక్త ఛందసాం వక్త పంచరాత్రస్య స్వయం సహధర్మజరీం సౌరే సంమంత్రితజగద్భినాం అనుగ్రహమయీం వందే నిత్యమజ్ఞాతనిగ్రహాం వందే వైకుంఠసేనాన్యం దేవం సూత్రవతీ సహం యద్వేత్ర శిఖరస్పందే విశ్వమేతద్యవస్థితం యస్య సారస్వతస్రోతః వకుళామోదవాసితం శృతీనాం విశ్రమాయాలం షఠాయం తముపాస్మే నాథేన మునినాథేన భవేయం నాథవానహం యస్య నైకమిగం తత్వం హస్తామలగతాంగతం నమస్యామ్యరవిందాక్షం నాథభావే వ్యవస్థితం శుద్ధసత్వమయం శౌరే అవతారమివాపరం అనుజ్జిదక్షమాయోగం అపుణ్యజనబాధకం అస్పృష్టమదిరాగంధం కామం తుర్యముపాస్మే విగాహేయామునం తీర్థం సాధు బృందావనే స్థితం నిరస్తజిమ్మగస్పరిశే ఎత్ర కృష్ణకృతాదరః దయానిగ్రమ్యతీంద్రస్య దేశికం పూర్ణమాశ్రయే ఏన విశ్వసృజో విష్ణోః అపూర్యతమనోరథః ప్రణామం లక్ష్మణమునిః ప్రతిగృహ్ణాతు మామగం ప్రసాదైరీస్తూక్తిః స్వాధీనపతికాం శుచిం ప్రణామం లక్ష్మణమునిః ప్రతిగృహ్ణాతు మామగం ప్రసాదైరీస్తూక్తిః స్వాధీనపతికాం శుచిం ఉపవీతిరం ఊర్ధ్వపుండ్రవంతం త్రిజగత్పుణ్యఫలం త్రిదండహస్తం శరణాగత సార్థవాహమీడే శిఖయా శేఖరిణం పతిమ్యతీనాం రచయన్ విమతేషు తీక్ష్ణభావం ప్రభురస్మత్పరిరక్షణేయతీంద్ర అవృథక్ ప్రతిపన్నయన్మయత్వై పౌరుధే పంచభిరాయుధైర్మురారే శమితోదయ శంకరాదిగర్వ స్వబలాదుద్రుత యాదవ ప్రకాశ అవరోపితవాన్ శృతేరపార్థాం నను రామావరజ సయేష భూయ అవభుశ్రుత సంభవం శృతీనాం జరతీనాం అయథాయథ ప్రచారం వినివర్తయితుం యదీశ్వరోక్తిః విదధేతాః స్థిరనీతి పంచరస్థాః అమునా తపనాదిదాయి భూమ్నా యతిరాజేన నిబద్ధనాయక శ్రీః మహతీ గురుపంక్తిహారయష్టిః విబుధానాం హృదయంగమా విభాతి అరుణవక్షస్య యతి క్షమాభృదః విభాతి వంశే హరితత్వమక్షరం యదుద్భవాః శుద్ధసువృత్తశీతలాః భవంతి ముక్తావళిభూషణం భువః అనపాయ విష్ణుపద సంశయం భజే కలయాగయాపి కలయాప్యరుజ్జితం అగళంకయోగం అజడాశయోదయం ఇది రాజచంద్రం ఉపరాగదూరకం అభిగమ్య సమ్యగనఘాః సుమేధసః ఇది చక్రవర్తి పదపద్మపత్తనం హరిభక్తరాస్య నిశిగాః పరస్పరం క్రయ విక్రయార్హదశయా సమింధతే పరుషాదివాద పరివాద పైశున ప్రభృతి ప్రభూత పతనీయ పంచిలా స్వదతే మమాద్య సుభగా సరస్వతీ యతి రాజకీర్తి కథకైః విశోధితా అనుకల్పభూత మురభిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్ర చరణం వృణీమహే అనుకల్పభూతమురభిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్ర చరణం వృణీమహే சுஜிதாவதூத பரவாதி வைபவாஹ நிகமாந்தநீதி ஜலதேஸ்தலஸ்பிருஷா பிரதிபாதயந்தி கதிமாபவர்கிகே யதி சார்வபௌம பதசாத்கிருதாசயாஹ மூலே நிவிஷ்ய மகதாம் நிகமத்ருமாணாம் முஷ்ணம் பிரதாரகபயம் திருத நைகதண்டஹ வெங்கேஷ பக்தஜன மானச ராஜஹம்சஹ ராமானுஜசரணமஸ்து முனிஸ்வயம் நஹ சம்மந்திரவிதி க்ஷிபதி சம்யமினாம் நரேந்திரஹ சம்சார ஜிம்ஹக முகைஹி சமுபஸ்திதம் நஹ விஷ்வக்ததம் விஷயலோப விஷம் நிஜாபிகி காடானுபாவ கருடத்வஜ பாவனாபிகி நாதஸ்தயே கைமினாம் நகரஸ்மிஜாலைஹி அந்தர்நிலீனம் அபனீய தமோமதீயம் விஞ்ஞானசித்திரம் அனகம் லிகதீவ சித்தே யாக்கியானகேலி ரசிகேன கராம்புஜேனா உத்கிருண்ணதீம் உபனிஷத்சு நிரூடமர்த்தம் சித்தே நிவேசயிதம் அல்பதியாம் ஸ்வயம்னஹம் பஷ்யேம லக்ஷ்மணமுனே பிரதிபன்னஹஸ்தம் உன்னித்ர பத்ம சுபகாம் உபதேசமுத்ராம் ஆகர்ஷணானி நிகமாந்த சரஸ்வதீனாம் உச்சாடனானி பகிரந்த ரூபப்ரவாணாம் பச்சானி கோர பவசஞ்சர பீடிதானாம் ஸ்ருஜ்யானி பாந்தி யதிராஜ முனேர்வசாம்சி சீதஸ்வபாவ சுபகானுபவ ஸ்ரிகாவான் தோஷாவமர்த நியதோன்னதி ஓஷதீதஹ தாபானுபந்த சபனஸ்தபனஹா பிரஜானாம் ராமானுஜோஜயதி சம்வரிதத்ருதாமாம் ஜெயதி சகல வித்யா வாஜினீ ஜன்மசைலஹ ஜனிபத பரிவிருத்தி ஸ்ராந்த விஸ்ராந்தி சாஜி நிஷில குமதி மாயா சர்வரீ பாலசூரிய நிகம ஜலதி வேளா பூர்ணச்சந்திரோ யதீந்திர முனி பகுமத சாரா முக்தி நிஸ்ரேணிகேயம் சஹதே ஹிருதயானாம் சாஸ்வதி சிஷ்ட சித்தி சமித துரித கந்தா சம்யமீந்திரஸ்ய சூக்தி பரிசித கஹனானஹ பிரஸ்னிவீத பிரசாதம் பவமரு பரிகின்ன ஸ்தீத பானீய சிந்து துரிதரஹித ஜிஹ்வா துக்த குல்யாச குல்யா சுதிநயன சனாபிஹி சோபதே லக்ஷ்மணோக்திஹி நரகமதன சேவாஸ்வாத நாடிந்தமானஹாம் ஹரிபத மகரந்த சிந்தினஹ சம்சிதானாம் அனுகத பகுஷாகாஹ தாபம் உன்மூலயந்தி சமித துரிதகந்தாஹ சமிதீந்திர பிரபந்தாஹ கதகஜன மனீஷா கல்பனா கல்பவ்ருட்சாஹ நானாபூதைர்ஜகதி சமயைஹி நர்மலீலாம் விதித்தோஹ அந்தியம் வர்ணம் பிரசயதி விபோஹ ஆதிமவியூகபேதே விஸ்வம் தாசும் விஷயநியதம் விஞ்சிதானுகிரகஸ்தன் விஸ்வக்ஷேனோயதிபதிரபூது வேத்ரசாரஸ்த்ருதண்டஹ லட்சியம் புத்தேர்சிய ரசனா லாஸ்ய லீலா நிதானம் சுத்தாஸ்வாதம் கிமபி ஜகதி ஸ்ரோத்ர திவ்யௌஷதம் நஹம் லட்சியாலட்சீ சித ஜலதிவத் பாதி தாத்பரியரத்னை லட்சுமீகாந்த ஸ்படிக முகுர லட்சுணாரியோபதேசிதிம் அவதீரயந்தி அதிமனோரத சித்திமதீம் யதிபதி சம்பிரதாய நிரபாய தனோபதிதாஹ மதுகர மௌளி ஜக்ன மததந்துர தந்தி கடா கரடகடாஹ வாஹி தனசீகர ஸ்ரீபரிதாம் நிருபதி ரங்கவருத்தி ரசிகாம் அபிதாண்டவயன்னே நிகம விமர்சகேலி ரசிகைஹி நிபுதைர்விதிருதா குணபரிணத்த சுருக்தி திருடகோண விகட்டனயா ரடதி திசாமுகேஷு யதிராஜ யசப்படஹ இதம் பிரதம சம்பவத் குமதிஜால குலங்கஷாஹ மிருஷாமத விஷானல జ్వలితీవీవాదవ క్షరంజమృతమక్షరం యది పురందరస్యోక్తయ చిరంతన సరస్వతీ త్రిపురమంతైరంద్రికా సుధాశన సుదుర్గ్రహ శ్రుతి సమృష్టి ముష్టింధయ కథాహవమసౌ గతాన్ కపటసౌ గతాన్ ఖండయన్ మునిర్మనసి లక్ష్మణ ముదముదంజయత్యంజస ముకుంద గుణమౌక్తిక ప్రకరశుక్తి సూక్తిభిః కవర్ది మదకర్దమం కపిల కల్పనావాగురాం దురచ్చయమదిత్యతత్ ద్రుహిణతంత్ర యంత్రోదరం కుదృష్టి గుహనాముఖే నిపతత పరబ్రహ్మణ కరగ్రహ విచక్షణో జయతి లక్ష్మణోయం మునిః కణాద పరిపాటిభిః కపిల కల్పనానాటకైః కుమారిలఘుభాషితైః గురునిబంధన గ్రంథిభిః తథాగత కథాసతి కథాసతైః తదనుసారి జల్పైరపి ప్రతారితమిదం జగత్ ప్రగుణితం యతీంద్రోక్తిభిః కథాకలహ కౌతుక గ్రహగృహీత కౌతస్కృత ప్రసాజలధి సంప్లవ గ్రసనకుంభ సంభూతయః జయంతి సుధియో యతి క్షితిభృదంతి కోపాసనా ప్రభావ పరిపక్త్రిమ ప్రమితి భారతీ సంపదః యతీశ్వర సరస్వతీ సురభిజాశయానాం సతాం వహామి శరణాంబుజం ప్రణతిశాలినా మౌలినా తదన్యమత దుర్మల జ్వలితచేతసాం వాదినాం శిరస్సు నిహితం మయ పదమదక్షిణం లక్ష్యతాం భజస్వ యతి భూపతేః అనిదమాది దుర్వాసనా కదధ్వ పరివర్తన శ్రమ నివర్తనీం వర్తనీం లభస్వ హృదయం స్వయం రథ పదాయుధ అనుగ్రహ ద్రుత ప్రహృతి నిస్తృఢ ధురిత దుర్వృతిం నిర్వృతిం కుమతి విహిత గ్రంథ గ్రంథి ప్రభూత మదాంతర గ్రహిణ మనస పశ్యన్ త్వల్పాం యతీశ్వర భారతీం వికట సురభిద్వక్ష పీఠీ పరిష్కరణోచిత కులగిరి తులారోహే భావీ కియానివ కౌస్తుభ స్థవిర నిగమ స్తోమ స్థేయాం యతీశ్వర భారతీం కుమతి పణితి క్షోభ క్షీభాః క్షిబంతు భజంతు వా రస పరిమళ శ్లాఘా ఘోష స్ఫుటస్ఫుట భేదనం లవణ వణిజః కర్పూరార్ఘం కిమిత్యభిమన్వతే వహతి మహిళామాద్యః వేలాస్త్రయీ ముఖరైః ముఖైః వరతనుతయా వామో భాగః శివస్య వివర్తతే తదపి పరమం తత్వం గోపీజనస్య వశం వదం మదన కదనైః న క్లిశ్యంతే యతీశ్వర సంశయాః నిగమ పథిక ఛాయా సాఖీ నిరాశ మహానిధిః మహిత వివిధ ఛత్ర శ్రేణీ మనోరస సారథిః త్రిభువనతమ ప్రత్యూషోయం త్రివిద్య శిఖామణిః ప్రథయతి యదిక్ష్మాభృత్ పారావరీం అవిపర్యయాం జడమతి ముదాదంతాదంతి వ్యథౌషధ సిద్ధయః ప్రమితి నిధయ ప్రజ్ఞాశాలి ప్రపాలనయష్టయః శ్రుతి సురభయః శుద్ధానందాభివర్షక వారిదాః యమగతి కథా విచ్ఛేదిన్యః యతీశ్వర సూక్తః ప్రతిఫలమిహ ప్రత్యక్తత్వావలోకనదీపికాః యతి పరిబృఢ గ్రంథాః చింతాం నిరస్తారయంతి అగలుష పరజ్ఞానౌత్సైక్య క్షుధాదుర దుర్దశ పరిణత ఫల ప్రత్యాసీద ఫలేగ్రిహి సుగ్రహాః ముకుందాంగ్రి శ్రద్ధాకుముద వనచంద్రాతవ నిగమ నిభాః ముముక్షాం అక్షోభ్యాం దదతి ముని బృందారక గిరః స్వసిద్ధాంతధ్వాంత స్థిర కుతుక దుర్వాది పరిషత్ దివాభీత ప్రేక్షా దినగర సముత్థాన పరుషాః నిరాబాధా బోధాయన పణితి నిష్యంత సుభగాః വിശുദ്ധോപന്യാസ വ്യതിവിദുര ശാരീരകനയാഹ അകുണ്ഠൈഃ കൽപാന്തേ യതിപതി നിബന്ധാഃ നിജമുഖൈഃ അനിദ്രാണ പ്രജ്ഞാരസ ധമനി വേദായ സുധിയാം വികൽപാടോപേന ശ്രുതിപഥമശേഷം വിഘടയന് യദൃച്ഛാനിർദ്ദിഷ്ടേ യതി നൃപതി ശബ്ദേ വിരമതി വിചണ്ഡാഹം കുർവത് പ്രതികഥക വേതണ്ഡവൃതനാ വിയാതവ്യാപാര വ്യതിമഥന സംരംഭകലഹ പ്രതിഷ്ഠാതർക്കാണാം പ്രതിപദമൃഷാം ധാമയജുഷാം പരിഷ്കാരസ്താമ്നാം പരിപണം അഥർവാംഗിരസയോ പ്രദീപസ്തത്വാനാം പ്രതികൃതിരസൗ താപസഗിരാം പ്രസക്തിം സംവിത്തേ പ്രതിശതി യതീശാനഫണിതിഃ അതാവദ്യേ ഹൃദ്യേ ഹരിചരണപങ്കേരുഹയുഗേ നിബധ്നം ചൈകാന്ത്യം കിമപി യതിഭൂഭൃത്പണിതയഃ സുനാസീരസ്കന്ദ ദ്രുഹിണ ഹര ഹേരംബ ഉതബുക് പ്രവേശാദി ക്ഷുദ്ര പ്രണതി പരിഹാര പ്രതിഭുവഃ യഥാഭൂതസ്വാർത്ഥാ യതി നൃപതി സൂക്തിഃ ജയതേ സുധാ സന്തോഹാദ്യഃ സുചരിത വിഭക്തിഃ ശ്രുതിമതാം കഥാദൃപ്യകൗതസ്കുത കലഹ കോലാഹലഹത ത്രിവേദീ നിർവേദ പ്രശമന വിനോദ പ്രണയിനീ ശ്രുതിശ്രേണീ ചൂടാവത ബഹുമതേ ലക്ഷ്മണമതേ സ്വപക്ഷസ്സന്തോഷാന് വിധസമചിരാരോപയതി യഃ സ്വഹസ്തേനോച്ഛിത്തൈഃ സഖലു നിജഗാത്രേഷു ബഹുളം ഗളദ്ഭിർജംബാലൈഃ ഗഗനതലമാലിംപതിജടഃ നിരാലോകേ ലോകേ നിരുപതി പരസ്നേഹഭരിതഃ യതി ക്ഷ്മാവൃദ്ദീപഃ യതി നഖില ജാജ്വല്യതൈഃ അഹങ്കാരധ്വാന്തം വിജഹതി കഥങ്കാരമനഘാഃ കുതർക്കവ്യാളൗഘം കുമതിമതപാതാളകുഹരം യതി ക്ഷ്മാവൃദ്ദൃഷ്ടം മതമിഹ നവീനം തദപിക്കും തദപ്രാഗേവാന്യത് വദ തദപിക്കും വർണ്ണനികഷേ നിശമ്യന്താമ്യദ്വാ നിജമതി തിരസ്കാരവിഗമാത് നിരാതങ്കാഷ്ടംഗദ്രവിഡ ഗുഹദേവ പ്രഭൃതയഃ സുധാസാരം ശ്രീമദ്യതിവരഭുവഃ ശ്രോത്രകുഹരേ നിഷിഞ്ചന്തി ഞഞ്ചന്നിഗമ ഗരിമാണഫടിതയഃ യഥാ സ്വാദാഭ്യാസ പ്രജയ മഹിമോല്ലാസിതധിയാം സദാ സ്വാദ്യം കാലേ സദമൃതമനന്തം സുമനസാം യതി ക്ഷോണീഭർത്തുഃ യതിദം അനിദം ഭോഗജനത സ്ഥിരശ്രേണീജുഷ്ടം തതിഹ ദൃഢബന്ധം പ്രഭവതി അവിദ്യാരണ്യാനി കുഹരവിഹരം മാമഗമനഃ പ്രമാദ്യം മാതംഗ പ്രഥമനികളം പാദയുഗളം സവിത്രീമുക്താനാം സകലജഗദേന പ്രശമനി ഗരീയോഭിസ്തീർത്ഥൈഃ ഉപചിതരസാ യാമനമുഖൈഃ നിരുച്ഛേദ നിമ്നേതരമപി സമാപ്ലാവയതി മാം യദൃച്ഛാവിക്ഷേപാത് യതിപചിദയാദീയചടിനീ ചിന്താശേഷ ദുരർത്ഥ ദന്തുരവതഃ കന്ധാ ശതഗ്രന്ഥിലാഃ സിദ്ധാന്താഃ ന സമിന്ധതേ യതിവരഗ്രന്ഥാനുസന്ധായിനീ മുക്താശുക്തി വിശുദ്ധസിദ്ധ ചടിനീ ചൂടാലചൂടാപദഃ കിംകുല്യാം കലയേത് ഖണ്ഡപരശുഃ മണ്ഡൂകമഞ്ജൂഷികാം വന്ദേ തമ്യമിനാം ദുരന്ധരമഹം മാനാന്ധകാരദ്രുഹ പന്ഥാനം പരിപന്ഥിനാം നിജദൃശ രുന്ധാനമിന്ധാനയാം ദത്തം യേന ജയാ സുദാംബുനിധിനാ പീത്വാ വിശുദ്ധം പയഃ കാലേന കരിശൈലകൃഷ്ണജപദഃ കാംക്ഷാദികം വർഷതി വന്ദേ തമ്യമിനാം ദുരന്ധരമഹം മാനാന്ധകാരദ്രുഹ പന്ഥാനം പരിപന്ഥിനാം నిజదృశా వృంధానమింధానయా దత్తం యేన జయా సుదాంబునిధినా పీత్వా విశుద్ధం పయః కాలేన కరిశైల కృష్ణ జలదః కాంక్షాదిగం వర్షతి కాషాయేణ గృహీత వీరవసమా దండై త్రిభిర్మండిత సామూర్తిర్మురమర్దనస్య జయతి త్రియంత సంరక్షణి యత్ప్రఖ్యాపిత తీర్థవర్ధిత ధియాం అభ్యస్యతాం యద్గుణాన్ ఆ సింధో అనిదం ప్రదేశనయత కీర్తి ప్రజాకర్తిన లిప్సే లక్ష్మణయోగిన పదయుగం రథ్యాపరాగచ్చట రక్షారోపణ ధన్యసూరి పరిషత్ సీమంత సీమాంతికం భిక్షాపర్యటనక్షణేషు విభరాంచక్రే గళత్కిర్భిష యద్దిన్యాసమిషేణ పత్రమగరీ ముద్రాం సముద్రాంబర నానాతంత్ర విలోభితేన మనసా నిర్ణీత దుర్నీతిభిః కష్టం కుత్సిత దృష్టిభిః యజుభదేః ఆదేశ వైదేశికైః వ్యాసో హాసపదీకృతః పరిహృతః ప్రాచేతసశ్చేతసః కృత్తః కేవి సుఖః సుఖః స చ ముధా బాధాయ బోధాయ నః అర్థ్యాదిష్టతి మామికా మజిరసూ ఆజన్మ రాజన్వతి వచ్చా సంయమీనాం అనేన జగతాం అత్యాహిదచ్చేదినా యత్సారస్వద దుగ్ధసాగరసుధా సిద్ధౌషధాస్వాదినాం ప్రస్వాపాయ నభో భవీతి భగవన్ మాయా మహాయామినీ శుద్ధాదేశ వసంపదీకృతీక్షోణీశ వాణీ సదా ప్రత్యాదిష్ట బహిర్గతిః శుచిశిర ప్రసాదమాసీదతి దుగ్ధోదన్వదపత్య సన్నిధి సదా సామోద దామోదర శ్లక్ష్ణాలోకన దౌర్లలిత్య దళితోన్మేషా మనీషామ అస్తాం నామ యతీంద్రపద్ధతిజుషాం ఆజాన శుద్ధామతిః తచ్చవ్యాజ విదగ్ధముగ్ధ మధురం సారస్వతం శాశ్వతం కోవాచక్షురుదంజయేత్ అపి పురః సాటోపతర్కచ్చత శస్త్రాశస్త్రి విహార సంభృత రణాస్వాదేషు వాదేషు నః పర్యాప్తం పర్యచైషం కణచరణకథాం ఆక్షపాదం శిశిక్షే మీమాంసా మాంసరాత్మా సమజనిషిముహుః సాంఖ్యయోగౌ సమాఖ్యం ఇత్థం తైస్తైర్యతీంద్ర తృషిత బహుమృషాతంత్రకాంతారపాంధైః అంతర్మోహక్షపాంధైః అహః కిమిహ నశ్చింతనీయం తనీయః గాథా తాథాగతానాం గళలి గమనికా కాబిలీ క్వాబిలీన క్షీణాఖాణాదవాణి దృఘిణహరగిర సౌరభం నారభంతే క్షామా కౌమారిలోక్తి జగరి గురుమతం గౌరవాద్దూరవాంతం కాశంకా శంకరాదే భజతి యజిపతుం భద్రవేదీం త్రివేదీం గాథా తాథాగతానాం గళలి గమనికా కాబిలీ క్వాబిలీన క్షీణాఖాణాదవాణి దృఘిణ హరగిర సౌరభం నారభంతే క్షామా కౌమారిలోక్తి జగతి గురుమదం గౌరవాద్దూరవాంతం కాశంకా శంకరాదే భజతి యతిపతు భద్రవేదీం త్రివేదీం విశ్వవ్యాపిన్యఘవదే యతి నృపతి యశసంపాదకార్ణ్యవేస్మిన్ శ్రద్ధా శుద్ధావగాహైః శుభమతిభిః అసో వెంకటేశోభిషిక్తః ప్రజ్ఞాదౌర్జన్య గర్జత్ప్రతికథక వచస్తూలవాతూలవృత్యా సప్తత్యాసారవత్యా సమతరుత సదాం ప్రీచిమేతాం సమేతాం ఆశామతంగజ గణాన్ అవిశిష్య వేగాన్ పాదేయది క్షితిభృదః ప్రసవం నిరుంధన్ కార్యకథాహవ కుతూహలిభిః పరేషాం కర్ణే స ఏష కవితార్కిక సుమనాదః ఆశామతంగజ గుణాన్ అవిశిష్య వేగాన్ పాదేయది క్షితిభృదః ప్రసవం నిరుంధన్ కార్యకథాహవ కుతూహలిభిః పరేషాం கர்ணேசயேஷ கவிதார்க்கிக சிம்மநாத உபசமித குதிருஷ்டி விப்புலவானாம் உபனிஷதாம் உபசார ஜிபிகேயம் கபலித பகவத் விபூதி யுக்மாம் நிஷதுமதிம் யதிராஜ சப்தசிர்ணா கரதலாமலகீகிருத சத்வதா சுதிவதம்சித சூன்றுத சூக்தய திவச தாரகயந்தி சமுத்சரான் யதி புரந்தர சப்ததி சாதராஹ கரதலாமலகீகிருத சத்வதா சுதிவதம்சித சூன்றுத சூக்தய திவச தாரகயந்தி சமுத்சரான் யதி புரந்தர சப்ததி சாதராஹ கவிதார்க்கிக சிம்ஹாய கல்யாண குணசாலினே ஸ்ரீமதே வெங்கடேசாய வேதாந்த குரவே நமஹ ஸ்ரீமதே நிகமாந்த மகாதேசிகாய நமஹ.